అథ పంచదశం కాండం. ఓం ప్రాచ్యరాశీదీయమానదేవ స ప్రజాపతి సమీరయత్ స ప్రజాపతి సువర్ణ మహాత్మన్న పశ్చత్తత్ప్రాజారయత్ తదేకమభవత్తల్లలామ భవత్తన్మహద భవత్తజ్జ్యేష్టమ భవత్తద్బ్రహ్మా భవత్తత్తపో భవత్తత్సత్యమ భవత్తేన ప్రాజాయత సోవర్ధత సమాన భవత్సమాదేవో భవత్ స దేవానామీషాంబరి సలీషా నోభవత్ తదేకవ్రాజ్యో భవత్సధనురాధత్త తదేవేంద్రధను నీలమస్యోదరం లోహితం పృష్టం నీలే నైవాప్రీణం భ్రాతుర్యం ప్రోన్నోది లోహితేన త్రిషంతం విద్యతేతి బ్రహ్మవాదినో వదంతి సముదతిష్ఠత్ స ప్రాచీన్విశమనం వ్యచరత్ తం బృహజ్జరందరం చాదిత్యాశ్చ విశ్వే చ దేవానం వ్యచరన్ బృహదే చ వైసరసంతరాయ చాదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్య ఆవృశ్యతే దేవం విద్వాంసంభ్రాత్యముపవదతి బృహదశ్చ వైసరసంతరస్య చాదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం ప్రియం ధామ భవతి తస్య ప్రాచ్యాహం దిశి శ్రద్ధాగో విజ్ఞానం వాసోహ రుష్టి రాత్రీకేశరీతో ప్రవర్తౌ కల్మణిర్మణి భూతం చ భవిష్యచ్చ పరిష్కందౌ మనో విపథం మాతరిష్వాహ చ పవమానశ్చ విపదవాహౌ వాతః సారథీరేష్వా ప్రతోదః కీర్తిష్ట యశశ్చ పురస్సరావీరం కీర్తిర్గచ్చత్యాయశో గచ్చతి చ దేవం వేద స ఉదతిష్ఠత్ స దక్షిణాం నిశమనం వ్యచరత్ అయ్యజ్ఞానిజ్ఞం చ వామదేవ్యం చ యజ్ఞశ్చ యజమానశ్చ పశవశ్చానం వ్యచరన్ యజ్ఞానిజ్ఞాయ చ వైసవామదేవ్యాయ చ యజ్ఞాయ చ యజమానాయ చ పశుభ్రష్టావృష్ట దేవదేవం విద్వాంసం రాజ్యముపవదతి యజ్ఞానిజ్ఞస్య చ వైసవామదేవ్యస్య చ యజ్ఞస్య చ యజమానస్య చ పశూరాం చ ప్రియం ధామ భవతి తస్య దక్షిణారాం దిశి ఉషాత్మం శరీమంతో విజ్ఞానం వాసోనుష్ఠీషం రాత్రికేశరీతో ప్రవర్తౌ కల్మణిర్మణి అమావాస్యా చ పౌర్ణమాసీత పరిష్కందౌ మనో విపథం మాతరిష్వాహ చ పవమానశ్చ విపతవాహౌ వాతః సారథీరేష్వా ప్రతోదః కీర్తిష్ట యశశ్చ పురస్సరావీరం కీర్తిర్గచ్చత్యాయశో గచ్చతి చ దేవం వేద స ఉదతిష్ఠత్ స ప్రతీచీం దిశమనం వ్యచరత్ తం వై రూపం చ వై రాజం చాపశ్చ వరుణశ్చ రాజానం వ్యచరన్ వై రూపాయ చ వై స వై రాజాయ చాభ్యశ్చ వరుణాయ చ రాజ్ఞ ఆవృష్టతే దేవం విద్వాం సమ్రాజ్యముపవదతి వై రూపస్య చ వై స వై రాజస్య చావాం చ వరుణస్య చ రాజ్ఞ ప్రియం ధామ భవతి తస్య ప్రతీచ్యాం దిహి ఇలాహసోవాహో విజ్ఞానం వాసోహ రుష్ణీషం రాత్రీకేశరీతో ప్రవర్తౌ కల్మణిర్మణి పాశ్చ రాత్రీజవరిష్కందౌ మనో విపథం మాతరిష్వాహ చ పవమానశ్చ విపథవాహో వాతః సారథీరేష్వా ప్రచోదః కీర్తిష్ట యశశ్చ పురస్సరావీరం కీర్తిర్గచ్చత్యాయశో గచ్చతి చ దేవం వేద స ఉదతిష్ఠత్ స ఉదీచీంద్రిశమనం వ్యచరత్ తం శ్వేతం చ నౌధసం చ సప్తర్షయశ్చ సోమశ్చ రాజానం వ్యచరన్ శ్వేతాయ చ వైసనౌధసాయ చ సప్తర్షిభ్యశ్చ సోమాయ చ రాజ్ఞ ఆవిష్టతే చ దేవం విద్వాం సమ్రాజ్యముపవదతి శ్వేతస్య చ వైసనౌధసస్య చ సప్తర్షీణాం చ సోమస్య చ రాజ్ఞ ప్రియం ధామ భవతి తస్యోదీత్యాం దిశి విద్యుత్వంష్టలేస్తానయత్నమాగధో విజ్ఞానం వాసోహరుష్ణీరాత్రికేశహరీతౌ ప్రవర్తౌ గల్మణిర్మణిః శ్రుతం చ విశ్రుతం చ పరిష్కందౌ మనో విపథం మాతరిష్వాః చ భవమానశ్చ విపథవాహౌ వాతః సారథేష్మా ప్రచోదః కీర్తిష్ట యశశ్చ పునస్తనావైరం కీర్తిర్గచ్చత్యాలగా గచ్చతి జయమం వేద సంవత్సరమూర్ధో తిష్టత్తం దేవాబ్రువన్వాద్య కిన్ను తిష్టసీతి సోబ్రవీదా సందీం మే సంభరంతి తస్మై వాద్యాయ సందీం సమభరన్ తస్యాగ్రీష్మశ్చ వసంతశ్చ ద్వౌ పాదావాస్తాం శరశ్చ వర్షాశ్చ ద్వౌ బృహచ్చ రథంతరం చారోచ్చే ఆస్తాం యజ్ఞయజ్ఞం చ వామదేవ్యం చ తిరస్యే ఋజః ప్రాంతస్తంత భో యజూంషి దివ్యం చ వేద ఆస్తరణం బ్రహ్మాపవర్హణం సామాః సాదముద్గీతోపశ్రయః తామాః సందీం రాత్యారోహత్ తస్య దేవ జనాః పరిష్కందా ఆసన్ సంకల్పాః ప్రహాయ్యాః విశ్వాని భూతాన్యోపసదః విశ్వాన్యేవాస్య భూతాన్యోపసదో భవంతి ఏవం వేద తస్మై ప్రాచ్యాః దిశః పాసంతౌ మాసౌ గోప్తారావగురూపం బృహచ్చ రథంతరం చానుష్ఠాతారౌ పాసంతావేనం మాసౌ ప్రాచ్యాః దిశో గోపాయతో బృహచ్చ రథంతరం చానుతిష్ఠతో జదేవం వేద తస్మై దక్షిణాయ దిశః గ్రీష్మో మాసౌ గోప్తారావగురూపం యజ్ఞయజ్ఞం చ వామదేవ్యం చానుష్ఠాతారౌ గ్రీష్మావేనం మాసౌ దక్షిణాయా దిశో గోపాయతో యజ్ఞయజ్ఞం చ వామదేవ్యం చానుతిష్ఠతో యదేవం వేద తస్మై ప్రతీచ్యా దిశః వాహేతౌ మాసౌ గోప్తారావగురూపం వైరూపం చ వైరాజం చానుష్ఠాతారౌ వార్షీకావేనం మాసౌ ప్రతీచ్యా దిశో గోపాయతో వైరూపం చ వైరాజం చానుతిష్ఠతో యదేవం వేద తస్మాపుదీచ్యాదిశః శారదౌ మాసౌ గోప్తారావగురూపం చైతం చ నవధరం చానుష్ఠాతారౌ శారదావేనం మాసాపుదీచ్యాదిశో గోపాయతః చైతం చ నవధరం చానుతిష్ఠతో యదేవం వేద తస్మై ధ్రువాయా దిశః హైమనౌ మాసౌ గోప్తారావగురూపం భూమిం చాత్మిం చానుష్ఠాతారౌ హైమనావేనం మాసౌ ధ్రువాయా దిశో గోపాయతో భూమిశ్చాగ్నిశ్చానుతిష్ఠతో యదేవం వేద తస్మాఊర్ధ్వాయా దిశః శైషిడౌ మాసౌ గోప్తారావగురువంతిమం చాదిత్యం చానుష్ఠాతారౌ శైషిడావేనం మాసా ఊర్ధ్వాయా దిశో గోపాయతో జ్యౌష్టాదిత్యశ్చానుతిష్ఠతో యదేవం వేద తస్మై ప్రాచ్యా దిశోంతర్దేశాద్భవవిశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ భవయేన విశ్వాస ప్రాచ్యా దిశోంతర్దేశాదనుష్ఠాతానుతిష్ఠదినైనం సర్వోనభవోనేషాహారః నాస్య పశూన్నసమానాంఘేనస్తి యదేవం వేద తస్మై దక్షిణాయ దిశోంతర్దేశాక్షర్వవిశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ సర్వయేన విశ్వాసో దక్షిణాయా దిశోంతర్దేశాదనుష్ఠాతానుతిష్ఠదినైనం శర్వానభవోనేషానః నాస్య పశూన్నసమానాంఘేనస్తి యదేవం వేద తస్మై ప్రతీచ్యా దిశోంతర్దేశాత్ పశుపతి విశ్వాసమనుష్ఠాతారమకుర్వన్ పశుపతిరేణ విశ్వాస ప్రతీచ్యా దిశోంతర్దేశాదనుష్ఠాతానుతిష్ఠదినైనం సర్వానభవోనేషానః నాస్య పశూన్నసమానాంఘేనస్తి యదేవం వేద తస్మాదేశాదుగ్రం దేవమిశ్వాసమానుష్ఠాతారమకురువన్ ఉగ్రయేణం దేవయుశ్వాస ఉదీచ్చాదిశోంతర్దేశాదనుష్ఠాతారోతిష్టతి నైనం సర్వో నభవోదేశానః నాస్య పశూన్న సర్వానాన్హీనస్తిజరేవం వేద తస్మై ధ్రువాయా దిశోంతర్దేశాద్రుద్రవిశ్వాసమానుష్ఠాతారమకురువన్ రుద్రయేణ విశ్వాసో ధ్రువాయా దిశోంతర్దేశాదనుష్ఠాతానుతిష్టతినైనం సర్వోనుభవోదేశానః నాస్య పశూన్న సర్వానాన్హీనస్తి చదేవం వేద తస్మాహూర్ధ్వాయా దిశోంతర్దేశాన్ మహాదేవ విశ్వాసమనుష్ఠాతారమకురువన్ మహాదేవయేన విశ్వాసూర్ధ్వాయా దిశోంతర్దేశాదనుష్ఠాతారో తిష్టతి నైనం సర్వో నభవోదేశానః నాస్తి పశూన్న సర్వానాన్హీనస్తి చదేవం వేద తస్మై సర్వేభ్యో అంతర్దేశేభ్య ఈశాన విశ్వాసమనుష్ఠాతారమకురువన్ ఈశానేన విశ్వాస సర్వేభ్యో అంతర్దేశేభ్యో అనుష్ఠాతారో తిష్టతి నైనం సర్వో నభవోదేశానః నాస్తి పశూన్న సర్వానాం హీనస్తి చదేవం వేద సధ్రువాన్ దిశమనువ్యచలత్ ంభోవిష్టాగ్నిష్టౌషధరష్ట వనస్పతరష్ట వానస్పత్యాష్ట వీరుధష్టానువ్యజలం భూవేష్ట వైసోగ్నేష్టౌషధీనాం చ వనస్పతీనాం చ వానస్పత్యానాం చ వీరుధాం చ ప్రియం ధామ భవతి యదేవం వేద స ఊర్ధ్వాం దిశమనువ్యజలత్ తమృతం చ సత్యం చ సూర్యశ్చ చంద్రశ్చ నక్షత్రాణి చాలం వ్యాజలన్ ఋతస్య చ ఐష సత్యస్య చ సూర్యశ్చ చ చంద్రశ్చ చ నక్షత్రాణాం చ ప్రియం ధామ భవతి ఏవం వేద స ఉత్తమాం దిశమనం వ్యాజలన్ తమృతశ్చ సామాని చ యజుంసి చ బ్రహ్మచారు వ్యాజలన్ విజాం చ వైసాం చ యజూషాం చ బ్రహ్మణశ్చ ప్రియం ధామ భవతి ఏవం వేద స బృహదీం దిశమనం వ్యజలత్ తమీహాసశ్చ పురాణం చ గాథాశ్చ నారాశంసేష్టానం వ్యజలన్ ఇతిహాసశ్చ చ వైసపురాణశ్చ గాథానాం చ నారాశంసేనాం చ ప్రియం ధామ భవతి ఏవం వేద స పరమాం దిశమనం వ్యజలత్ తమాహ భవీజశ్చ గార్హపత్యశ్చ దక్షిణాగ్నిశ్చ యజ్ఞశ్చ యజమానశ్చ పశవశ్చానుజలన్ ఆహవదీయస్య చ వైషగార్హపత్యశ్చ చ దక్షిణాగ్నేశ్చ యజ్ఞశ్చ చ యజమానశ్చ చ పశూనాం చ ప్రియం ధామ భవతి ఏవం వేద సోనాదిష్టాం దిశమనం వ్యజలత్ తమృతమశ్చార్తమాశ్చ లోకాశ్చ నౌక్యాశ్చ మాసాశ్చార్ధమాసాశ్చ హోరాత్రేతానుజలం ఋతూనాం చ వైసార్తవానాం చ లోకానాం చ నౌక్యానాం చ మాసానాం చార్ధమాసానాం చ హోరాత్రయోశ్చ ప్రియం ధామ భవతి ఏవం వేద సోనా వృత్తాం దిశమనం వ్యజలత్తోనా వత్సం న మన్యత తన్నిదిష్టాది నిశ్చేడా చేంద్రాణి చారుజలం విజేష్ట వైసోదితేష్టేడాచేంద్రాణ్యాశ్చ ప్రియం ధామ భవతి యదేవం వేద సదిశోనువ్యజలత్ తమ్ విరాడనువ్యజలత్ సర్వే దేవా సర్వాశ్చ దేవతాః విరాజశ్చ వైస సర్వేషాం చ దేవానాం సర్వాసాం చ దేవతానాం ప్రియం ధామ భవతి ఏవం వేద స సర్వానంతర్దేశానువ్యజలత్ తమ్ ప్రజాపతిశ్చ పరమేష్ఠీ చ పితా చ పితామహశ్చానువ్యజలన్ ప్రజాపతేశ్చ వైస పరమేష్ఠిరశ్చ పితుశ్చ పితామహశ్చ చ ప్రియం ధామ భవతి ఏవం వేద సమహిమా సద్రభూత్వాంతం పృథివ్యా అగచ్చత్ స ముద్రోభవత్ తమ్ ప్రజాపాతిశ్చ పరమేష్ఠీ చ పితా చ పితామహశ్చాపశ్చ శ్రద్ధా చ వర్షం భూత్వానం వ్యవర్తయంత ఐనమాపో గచ్చత్యైనం శ్రద్ధా గచ్చత్యైనం వర్షం గచ్చతి యదేవం వేద తమ్ శ్రద్ధా చ యజ్ఞశ్చ లోకశ్చాన్నం చాన్నాద్యం చ భూత్వాభి పర్యావర్తంత ఐనం శ్రద్ధా గచ్చత్యైనం యజ్ఞో గచ్చత్యైనం లోకో గచ్చత్యైనమన్నం గచ్చత్యైనమన్నాద్యం గచ్చతి య ఏవం వేద సోరజ్యతో రాజన్యో జాయత సవిరసమం ధూరన్న మన్నాద్యమభ్యుదతిష్ఠతి విషాంచ వైసమం ధూనాంచాన్నశ్చ చాన్నాద్యశ్చ చ ప్రియం భావ భవతి య ఏవం వేద సవిషోనవ్యజలత తమ్ సభాచీరిష్ట సేనా చురాచారవ్యచలన్ సభాశ్చైసమీత సేనాశ్చరాజాశ్చ ప్రియం భావ భవతి ఏం వేద తర్గశైవం బిందాన్ రాజ్యోరాజ్ఞోతిగచ్చేత్ శ్రేయాం సవేదమాత్మనో మానవేత్ర క్షత్రాయ నావృష్టతే తథా రాష్ట్రాయ నావృష్టతే అతో వై బ్రహ్మ చ క్షత్రం చోదతిష్టతాం తే అబ్రూనాంకం ప్రవేశామేతి అతో వై బృహస్పతిమేవ బ్రహ్మ ప్రావేశత్ంద్రం క్షత్రం తథా వా ఇతి అతో వై బృహస్పతిమేవ బ్రహ్మ ప్రావేశత్ంద్రం క్షత్రం ఇయం వావు పృథివీ బృహస్పతిర్దేవేంద్ర అయం వావు అగ్నిర్బ్రహ్మా సామాదిత్యక్షత్రం ఐనం బ్రహ్మ గచ్చతి బ్రహ్మవచ్చేహావతి యపృథివీం బృహస్పతిమగ్నిం బ్రహ్మ వేద ఐనమింద్రియం గచ్చతేంద్రియవాహం భవతి యాదిత్యం క్షత్రం దివమింద్రం వేద తద్యస్యైవం విద్వాన్ భాద్యోతిథిర్గృహాగచ్చేత్ స్వయమేనమభ్యులేత్య బ్రూయాద్రాత్యక్వాత్సేర్వ్రాత్యోదకం వ్రాత్య తర్పయం రౌవ్రాత్యయాద ప్రియం తథాస్తౌవ్రాత్యయాదస్తౌవ్రాత్యయాదేని కామస్తథాస్తి యదేనమాహంరాత్యక్వాత్సేరితి పథదేవతేన దేవజానవరుంధే యదేనమాహంరాత్యోదగమిత్యవదేనావరుంధే యదేనమాహంరాత్య తర్పయంతి ప్రాణదేవతేన వర్షీరాం సంకురుతే యదేనమాహంరాత్యేదే ప్రియం తథాస్తి ప్రియమేవదేనావరుంధే ఐనమం ప్రియం గచ్చతి ప్రియ ప్రియస్య భవతి యదేవం వేద యదేనమాహంరాత్యయదాదేవశస్తథాస్తి దివశమేవతేనావరుంధే ఏనం వశో గచ్చతి వశీ వశినా భవతి యదేవం వేద యదేనమాహంరాత్యయదాదేనికామస్తథాస్తి నికామమేవతేనావరుంధే ఐనం నికామో గచ్చతి నికామే నికామస్య భవతి యదేవం వేద తద్యస్యైవం విందాం రాజ్యముద్ధృతేష్వగ్నిష్వధిష్ృతేగృహోత్రేతిర్గృహానాగచ్చేత్ స్వయమేనమభ్యుదేత్య బ్రూరాజ్యాతిసృజహోష్యామీ స చాతిసృజేజ్జుహుయాన్న చాతిసృజేన్న జుహుయాత్ స ఏం విదూషావ్రాజ్యేనాది సృష్టో జుహోతి ప్రపితృజానం బంధాం జానాది ప్రదే భయానం నేవేష్వామిష్టతే హుతమస్య భవతి పర్యస్యాస్మిల్లోక ఆయతనం శిష్యతే యదేవం విదూషావ్రాజ్యేనాది సృష్టో జుహోతి అథయ ఏం విదూషావ్రాజ్యేనాది సృష్టో జుహోతి నవిత్రియాణం పంథాం జానాతి నదే భయానం ఆదేవేషు విష్టతే అహుతమస్య భవతి నాస్యాస్మిల్లోక ఆయతనం శిష్యతే యదేవం విదూషావ్రాజ్యేనాది సృష్టో జుహోతి తద్యస్యైవం విద్వాం రాజ్యేకాం రాత్రిమతిర్గృహే వసతి ఏ పృథివ్యాం పుణ్యా లోకాస్తానేవ చేనావరుంధే అగ్రశ్రీవం విద్వాన్ రాజ్యో ద్వితీయాం రాత్రిమతి గృహే వసతి ఏ అంతరిక్షే పుణ్యా లోకాస్తానేవ చేనావరుంధే అగ్రశ్రీవం విద్వాన్ రాజ్యస్తృతీయాం రాత్రిమతి గృహే వసతి ఏ దివి పుణ్యా లోకాస్తానేవ చేనావరుంధే అద్యశ్రీవం విద్వాన్ రాజ్యశ్చతుర్థీం రాత్రిమతిర్గృహే వసతి ఏ పుణ్యానాం పుణ్యా లోకాస్తానేవ చేనావరుంధే అద్యశ్రీవం విద్వాన్ రాజ్యోపరిమిత రాత్రిరతిర్గృహే వసతి యేవాపరిమితాః పుణ్యాః లోకాస్తానేవ చేనావరుంధే అధయస్యాం రాజ్యో రాజ్యప్రభో రామభ్రతిర్గృహానాగచ్చేత్ కర్షేదేనం నదీనం కర్షేత్ అస్తి దేవతాయాగుదగయ్యా చామిమాం దేవతాం వాసరిమామిమాం దేవతాం పరివేవేష్మేత్యేనం పరివేష్యాత్ తస్యా వేవాస్య తద్దేవతాయాం భూతం భవతి జరేవం వేద సయత్ప్రాచీం దిశమనవ్యచరన్మరుతం శ్రద్ధో భూత్వానం వ్యచరన్మనోన్నానం కృత్వా మనసాన్నాదేనాన్నమత్యేవం వేద సయద్దక్షిణాం దిశమనం వ్యచరదింద్రో భూత్వానం వ్యచరద్బలమన్నాదం కృత్వా బలేనాం నాదేనాన్నమత్యేవం వేద సయత్రవీణీం దిశమనం వ్యచరద్వరుణో రాజా భూత్వానం వ్యచరదమోహన్నాదే కృత్వా అద్భిరన్నాదేభిరన్నమత్యేవం వేద సయదురీచేం దిశమనం వ్యచరత్సోమో రాజా భూత్వానం వ్యచరత్సప్తరిషిభిర్హుత ఆహూతిర్నాదీం కృత్వా ఆహుత్యాన్నాద్యాన్నమత్యేవం వేద సయద్ధ్రువాన్ దిశమనం వ్యచరద్విష్ణుర్భూత్వానం వ్యచరద్విరాజమన్నాదీం కృత్వా విరాజాన్నాద్యాన్నమత్యేవం వేద సయత్పశూనం వ్యచరద్రుద్రో భూత్వానం వ్యచరదోషధీరం నాదే కృత్వా ఓషధీరన్నాదేభిరన్నమత్యేవం వేద సయద్భిరేణం వ్యచరద్యమో రాజా భూత్వానం వ్యచరత్ స్వధాకారమన్నాదం కృత్వా స్వధాకారేణాన్నాదేనాన్నమత్యేవం వేద స్వయం వ్యచరదగ్నిర్భూత్వానువ్యచరస్వాహాకారమన్నాదం కృత్వా స్వాహాకారేణాన్నాదేనాన్నమత్యేవం వేద సయదూర్ధాం దిశమనవ్యచరద్బృహస్పతిర్భూత్వానువ్యచరద్బృహకారమన్నాదం కృత్వా షట్కారేణాన్నాదేనాన్నమత్యేవం వేద సయద్దేవానవ్యచరదీశానుభూత్వానువ్యచరన్మన్యమన్నాదం కృత్వా మన్యునాన్నాదేనాన్నమత్యేవం వేద సయత్ప్రజానువ్యచరత్ప్రజాపాదిర్భూత్వానువ్యచరత్రాణమన్నాదం కృత్వా ప్రాణేనాన్నాదేనాన్నమత్యేవం వేద సయత్సర్వాహానంతర్దేశానవ్యచరత్పరమేష్ఠీ భూత్వానువ్యచరద్బ్రహ్మాన్నాదం కృత్వా బ్రహ్మాణాన్నాదేనాన్నమత్యేవం వేద తస్య వ్రాత్యస్య సప్త ప్రాణాః సప్త పానాః సప్త వ్యానాః తస్య వ్రాత్యస్య యోస్య ప్రథమ ప్రాణ ఊర్ధ్వో నామాయం సో అగ్నిః తస్య వ్రాత్యస్య యోస్య ద్వితీయ ప్రాణ ప్రౌఢో నామాసౌదాదిత్యః తస్య వ్రాత్యస్య యోస్య తృతీయ ప్రాణోభ్యూఢో నామాసౌ స చంద్రమాః తస్య వ్రాత్యస్య యోస్య చతుర్థ ప్రాణో విభోర్నామాయం సపరమానః తస్య వ్రాత్యస్య యోస్యమ ప్రాణో యో నిర్నామహతాహ కష్ట ప్రాణ ప్రియో నామతే కష్టం ప్రాణో పరిమితో నామతా ప్రజా ప్రథమోపానస్థామౌర్ణమాధీ సమానమర్థం పరీయంతి దేవాత్సరం వాదేతృతమోను పరీయంతి వ్రాత్యంచ్రాత్యవాసేంచ్రాత్యేకం తదేషామృతత్వమిత్యాహూతిరేవా క్షేసౌదాహ్యమక్షేసౌ చంద్రమాక్షేణ కర్ణోయం సవ్యకర్ణోయం స పవమాన అహోరాత్రేనాసీకేతి తిష్టాదిష్టదీర్ఘకాలే సంవత్సర శిరా అన్నా ప్రత్యంగ్రాత్యాంగ్రాత్య ఇది పంచదశం కాండం సమాప్తం. అథ షోడశం కాండం. ఓం అతిసృష్టో అభాం వృషభోతిసృష్ట అగ్నయో దివ్యాః రుజంతరి రుజం వృణం ప్రమృషన్ ప్రోకో మనోహ ఖనో నిర్దాహాత్మ దూషిస్తనో దూషి ఇదం తమదిశజాపితం మాభ్యమానిక్షి తేన తమభ్యతిమోజోస్మాం దేష్టిజం వయం నిష్మ అవామగ్రమదిన ముద్రం భవభ్యమాజామి యోప్సా ఆగ్నిరజం శ్రేజామి మ్రోకం ఖనిం తనో దూషిం యోగ ఆపోగ్నిరావేషో ఘోరం తదేతత్ ఇంద్రశ్చవరింద్రియేణాభిషింజేర్ హరిప్ర ఆపో అపరిప్రవస్మద్ ప్రాస్మదైనో వహంత ప్రదశ్వ్యం వహంతో శిరేణ మాచక్షూషా పశ్చాపశివయా తన్మోపస్పృశతత్వజం మే శివానగ్నేన సురలో హవామహే వయక్షత్రం వర్జాదత్తదేవీ నిర్దూరం మన్యే ఊర్జా మధుమతీ వాగ్ మధుమతీ స్థ మధుమతీ వాచ ముదేరం ఉపాభూతో మే గోపా ఉపాభూతో గోపీశ శుశ్రుతో కర్ణౌ భద్రశ్రుతో కర్ణౌ భద్రం శ్లోకం శ్రూయాసం శుశ్రుతిశ్చోపశ్రుతిశ్చ మహాశిష్టం సౌపర్ణం చక్షురజస్యం జ్యోతిః ఋషీణాం ప్రస్తరోసి నమోస్తు దైవాయ ప్రస్తరాయ మూర్ధాహం రాజీణాం మూర్ధా సమానానాం భూయాసం ఉర్వశ్చ మాచమసశ్చ మాహాశిష్టాః దత్తాచ మాధరుణశ్చ మాహాశిష్టాః ఇమోగశ్చ మాద్రవమిశ్చ మాహాశిష్టాః మాద్రదానుశ్చ మాతరిష్కాచ మాహాశిష్టాః బృహస్పతిం మహాత్మా నిర్మలానామ హృద్యాః అసంతాపం మే హృదయమురువే గమ్యో దిస్సముద్రో అస్మి ధర్మణాః నాభిరహం నాభిస్ సమానానాహం భూయాసం స్వాసదసి సూషా అమృతో మధ్యేష్ మామాం ప్రాణోహాసేన్మోహ పారో వహాయ సూర్యో మాన్నపాత్మగ్ని పృథివ్యా వాయురంతరిక్షాద్యమో మనుష్యేభ్య సరస్వతి పార్థివేభ్య ప్రాణాపానో మామాహాశిష్టం మాజనే ప్రవేశే స్వస్త్యా ఆద్యోషదో దోషజశ్చ సర్వగణో అశీర షక్పరీస్తపశవో మోపస్థేర్మిత్రావరుణో మే ప్రాణాపానావగ్నిర్మే దక్షం దధాతు విద్మరే స్వప్నచరిత్రం నాహ్యా పుత్రాదియమస్య కరణః అంతకోటిమృత్యురసి స్వప్నతథాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి విద్మదే స్వప్నచరిత్రం నిర్వృత్యా పుత్రోసి నమస్య కరణ అంతకోసి మృత్యురసి స్వప్నతథాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి విద్మదే స్వప్నచరిత్రమభూత్యా పుత్రోసి నమస్య కరణ అంతకోసి మృత్యురసి స్వప్నదాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి విద్మదే స్వప్న చరిత్రం నిర్భూత్యా పుత్రోసి నమస్య కరణ అంతకోసి మృత్యురసి స్వప్నదాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి విద్మదే స్వప్న చరిత్రం పరాభూత్యా పుత్రోసి నమస్య కరణ అంతకోసి మృత్యురసి స్వప్నదాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి విద్మదే స్వప్న చరిత్రం దేవయామీనాం పుత్రోసి నమస్య కరణ అంతకోసి మృత్యురసి స్వప్నదాసం విద్మసన స్వప్న దుష్ప్రియాత్వాహి అయే మహాద్యాసన మహాద్యా భూమానాజసో వయమ్ పురోయస్మాద్దుష్వ్యాదభైష్మాపదదుచ్చదు విషచేతత్వరావహ శపతేతత్వరావహ యందుష్మో యచ్చ నోద్వేష్టితస్మాయేన గమయామహ ఉషాదేవీ వాచా సంవిధానామహ దేవ్యో ఉషదాః సంవిధానా ఉషస్పతిర్వాచస్పతేనా సంవిధానో వాచస్పతిర్ఉషస్పతేనా సంవిధానః తే ముష్మై పరావహం పరాయాన్న సదాంగా కుంభీరాగ్రద్దుష్వప్న్యం స్వప్నే దుష్వప్న్యం అనాగమిష్టతో వరాన విత్తే సంకల్పానముచ్చాద్రుహపాశాన్ తదముష్మా అగ్నే దేవా పరావహం త్వమద్రేయథా సద్విధూరోద సాధు తేనైనం విద్యాభ్యోత్యైనం విద్యా వినిర్భూత్యైనం విద్యా విపరాభూత్యైనం విద్యా విగ్రాహ్యైనం విద్యా వితమాసైనం విద్యావి దేవానామేనం ఘోరై క్రూరై ప్రేషేణభిప్రేష్యామి వైశ్వానరస్యైనం దంష్ట్రజోరపి దధామి దేవానేవావసాగరద్ ేష్మాత్మాయం వయమ్ విష్మస్సాత్మానందేష్ నిర్దిషంతం దివో నిపృథివ్యాయంతరిక్షాద్భయామ సుయామంశ్చాక్షుషా ఇదమహామాముష్యాయేముష్యా పుత్రే దుష్ప్రజ్ఞం వృజే యదో అదో అభ్యగచ్చం యద్దోషాయ పూర్వాం రాత్రిం యజ్ఞాగ్రద్యత్సుత్తో యద్దివాయన్నత్తం యదహాగచ్చాస్మాదేనమవదలే తంజహితైన మందస్వరస్య వృష్టిరవిష్ణీ సమాయీ విహిత్వం రామాయః